29 వశిష్ఠ బ్రాహ్మణ కథ. ఆయన పేరు వశిష్ఠుడు. తపస్సులోనూ సత్ప్రవర్తనలోనూ నిజంగానే వశిష్ఠుడంతటివాడు. ఆయన భార్య చాలా ఉత్తమ ఇల్లాలు. ఆవిడ పేరు అరుంధతే. గుణాలలో అరుంధతి వంటిదే. ఒకరోజున ఆ దంపతులిద్దరూ ఒక కొండచర్యమీద కూర్చుని ఉన్న సమయంలో ఆ ప్రాంతాలకు ఒక రాజు వేటకోసం వచ్చాడు. ఆ గుర్రాలు, ఆ పరివారం, ఆ ఛత్రచామరాలు, ఆ వైభవము, ఆ దర్పము చూసేసరికి ముసలి బ్రాహ్మణుడికి పళ్ళు పులిశాయి. ఆ పులకరింతలో ఆ బ్రాహ్మణుడు తను ఒక రాజైనట్టు, అంతఃపుర స్త్రీలతో విహరిస్తున్నట్టు ఊహించుకోసాగాడు. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు చాలా కాలం పాటు జీవించాడు. ఒకరోజు కూడా ఆయన ధర్మం తప్పలేదు. కాని రాజు కావాలనే ఆశ మాత్రం మనస్సులోంచి పోలేదు. ఆయసర్వ్ 37 మరణకాలం వచ్చింది. ఆ మాట ఆయన భార్య గుర్తుపట్టింది. లీలా ఆవిడ ఎప్పటినుంచో నన్ను సరస్వతీదేవిని ఉపాసిస్తూ ఉండేది. ఇప్పుడు భర్తకు మరణం దగ్గరకు వచ్చేసరికి భయపడిపోయి నన్ను ప్రార్థించింది. నేను ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగాను. లీలా, ఆమె నీకంటే కొంచెం తెలివి గలది. ఆమె ఇలా అంది, దేవి, మానవులకు మరణం తప్పదు కదా. నా భర్త మరణించని, కాని ఆ జీవుడు తన ఇంట్లోంచి బయటికి పోకుండా అనుగ్రహించు అని నేను సరే అన్నాను. ఆ తరువాత కొద్ది కాలానికి ఆ బ్రాహ్మణుడు మరణించాడు. అతని జీవచైతన్యం ఆ ఇంట్లోనే బ్రహ్మభావంతో ఉండిపోయింది. కాని పూర్వపు సంకల్పబలం వల్ల అతను అక్కడే మహాశక్తి సంపన్నుడైన రాజుగా మారిపోయాడు. బ్రాహ్మణుడి శవం అక్కడే ఉంది. భార్య భోరుభోరున ఏడుస్తోంది. ఆ దుహఖం తట్టుకోలేక ఆమె గుండె ఆగిపోయింది. తన భర్త మీదుండే ప్రేమతో ఆమె తన భర్తను వెతుక్కుంటూ ఆ భర్త దగ్గరికే వెళ్ళిపోయింది. లీలా, ఆ దంపతులిద్దరూ మరణించి ఇవాల్టికి 8వ రోజు. వాళ్ల ఇల్లు, వాకిళ్ళు, పొలాలు అన్నీ ఆ లోయలో అట్లాగే ఉన్నాయి. ఆ దంపతుల జీవాలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. లీలా, గొప్ప రహస్యం చెబుతున్నా విను. ఆ అరుంధతివి నువ్వే. ఆ వశిష్ఠుడే నీ భర్త పద్మరాజు. అది నీ పూర్వ ప్రపంచం. ఇంతకు ముందు నువ్వు 2 ప్రపంచాలు చూశావు. ఇది 3 ప్రపంచం. ఇది మిథ్యే. ప్రపంచం అనేది ఎక్కడ ఉన్నా మిథ్యే అని తెలుసుకో. అంతేగాని వాటిలో ఒకటి సత్యమని మరొకటి అసత్యమని అనుకోరాదు అని చెప్పి సరస్వతీదేవి కొంచెం ఆగింది.